తీరము ఏనేస్తమే జన్మవరము ఏనావదే తీరము ఏనేస్తమే జన్మవరము కలగానో కథగానో మిగిలేది నీవే ఈ జన్మలో తీరము ఏనేస్తమే జన్మవరము చెల్లిందను ఏనావదే తీరము ఏనేస్తమే జన్మవరము తీరము ఏనేస్తమే జన్మవరము కలగానో కథగానో మిగిలేది నీవే ఈ జన్మలో ఏనావదే తీరము ఏనేస్తమే జన్మవరము ఏనావదే తీరము ఏనేస్తమే జన్మవరము.